ఏష లోకాయ జీవతేర్గాల్లోకాయమానో హీయేద పృథివీమాక్రమిడం ప్రాణో మామాసీదంతరిక్షమాక్రమిడం ప్రజా మామాసీద్యమాక్రమిడకం సువరగన్మేత్యాహైషవాగ్నేరన్వారోహస్తేనైవైనమన్వారోహరి సువర్గస్య లోకస్య సమష్టే యత్పక్షసం ృతముపేయాత్ పాపీయస్య స్యాత్మనః ప్రజా స్యాద్వేది సంవిధామినోదిజ్యాయాగం సమేవ యజ్ఞకృతముపేజిగాస్యాత్మనః పాపీయసే ప్రజా భవతి సా వస్త్రం చిన్వేద ప్రథమం చిన్వాన సహస్ర సంవితో వాయం లోక ఇమమేవ లోకమభిజయ ద్విసాహస్రం చిన్వేద ద్వితీయం చిన్వాణోద్విసాహస్ర సహస్రం వా అంతరిక్షమంతరిక్షమేవాభిజయతి త్రిసాహస్రం జిన్వేదేయం జిన్వాన త్రిసాహస్రో వా అసౌ లోకోమేవ లోకమభిజయతి జానుదగ్ధ్యం జిన్వేద ప్రథమం జిన్వానో గాయత్రియైవమన్ లోకమభ్యారోహదినాభిదగ్ధ్యం జిన్వేదేయం జిన్వాన త్రిష్టుభైవాంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ధ్యం జిన్వేదేయం జిన్వానో జగత్యైవమన్ లోకమభ్యారోహతిగ్నిం చిత్వా రామాముపేయాదయోనౌరేతోధాస్యామీతి ద్వితీయం చిత్వాణ్యస్య స్త్రియముపేయాన్న తృతీయం చిత్వా కాంచనోపేయాద్రేతో వా ఏతన్నిధత్తేగదగ్నిం చినుతేపేయాద్రేతసావ్యర్థ్యయతాథో ఖల్వాహుర ప్రశస్యం దద్యన్నాపేయాద్రియద్రేతస్థిరావదధాదితే స్కందాయత్రేణి వావరేతాగంసిపితా పుత్రః పౌత్రో యద్వేదేతస్థితాముపదధ్యాద్వేతోస్య విచ్ఛిందాత్రిస్రోపదధారేతస్సందత్యాయం వావ ప్రథమారేతస్థిద్వాగ్వాదియం తస్మాత్ పశ్యంతి మాం పశ్యంతి వాచం వదంతి వంతరిక్షం ద్వితీయా ప్రాణో వా అంతరిక్షం తస్మాన్నాంతరిక్షం పశ్యంతి న ప్రాణమసౌ తృతీయా చక్షుర్వాసౌ తస్మాత్ పశ్యంత్యమోం పశ్యంతి చక్షుర్యజుషేమాచ్చామోపదధాతి మనసా మధ్యమానేషాల్లోకానాథో ప్రాణానామిష్టో యజ్ఞో భృగుభిరాసేద్వసుభిస్తస్య ద ఇష్టస్య వేదస్య ద్రవిణేహక్రియేద్వాహస్తుశస్త్రే ఏతేన దృహే పితామాదృష్మాచ్ఛిద్రాపదా ద్రావుషుజః పదానుదక్ష స్వామా విశ్వమిన్నేతానేతృహస్పతిరుక్షామదాని శకం సరిత్యాహైతద్వాగ్నేరుక్షందే నైవేన మనుషకం సతి సూయతేవా ఏషోగేనాయముఖాయాదగేద్గర్భాదుకాశ్రథోయసాదృగేమదాసంతేదయతి గర్భాణ్యా ప్రపాదాయాసో సమమేవైనంకరోది గర్భో వా ఏషయోనిశ్చిక్యం యచ్చిక్యాదుభాన్యోహేద్యోహేర్గర్భన్యదహన్యాక్షరుద్యామకం శిక్యం భవతి లోడాభిహితో వై పురుష ఆత్మాదశ్చర్యంగామన్యేనం విహర్తి ప్రజాపదుర్వాయనయ్ఞస్తోఖాతో లోఖలంచస్తనౌ తావస్య ప్రజా ఉపజీవంతి దుఃఖాంచో లోఖలంచోపదధాదిభ్యామేవమానో పుష్ణుల్లోకే బిందుహేదం వత్సరో వాయనయ్ఞస్తత్రేధా విహితాయిష్టగా ప్రజాపత్యా వైష్ణవేష్కర్మణేరాత్రాన్నేవాస్య ప్రజాపత్యాయ దుఃఖ్యం విభక్తి ప్రజాపత్యాయే వదతుపధత్తే యత్సమిధ ఆదధాది వైష్ణవా వై వనస్పతయ వైష్ణవేరే వదతుపధత్తే యజష్టకాభిరగ్నించినోదీయం వై విశ్వకర్మా వైశ్వకర్మణేరే వదతుపధత్తే తస్మాదాహుస్తృపదగ్నిరచితం వా వేదం యజమానయేవ జన్మేదగిరస్యాన్యశ్చినుయాద్యర్తం దక్షిణాభిర్నరాధయేనగ్నిమస్య వృందేతయోస్యాగ్నించినుయాత్తం దక్షిణాభేనాధయేనగ్నిమేవ స్పృణోతి ప్రజాపతిరగ్నిమచిన తర్తుభిః సంవత్సరం వసంతే దైవాస్య పూర్వార్థమచునుదగ్రేష్మేణ దక్షిణం పక్షం వరిషాభిపుచ్చకం శరదోత్తరం పక్షకం హేమంతేన మధ్యం బ్రహ్మణావాస్యూర్వార్ధమచిన నక్షత్రేణ దక్షిణం పక్షం పదుభిపుచ్చం విశోత్తరం పక్షపాశగా మధ్యం ఏం విద్వానగ్నిం చిన తరుతుభిరేవైనం చిన తేథో ఏతదేవ శృణ్వంతేన వగ్ఞం జ్ఞానవచ్చం రోజదయ్యం వావ ప్రథమాజిరోషయో వనస్పతయ పురేణమంతరిక్షం ద్వితీయావయాగం త్రిపురేణమసౌ తృతీయా నక్షత్రాది పురేషం యజ్ఞశ్చతుర్థే దక్షిణాపురేషం యజమాన పంచమే ప్రజాపురేషం యత్రిచిన్వేద యజ్ఞం దక్షిణావాత్మానం ప్రజామంతరియాత్తస్మాత్ పంచచితేకశ్చేతవ్య ేవర్గస్పృణోదయత్స్పృతయత్రివృద్ధ్యగదయద్వేవాన ప్రత్యై పంచచితయో భవంతి పాంతః పురుష ఆత్మానమేవ స్పృణోతి పంచచితయో భవంతి పంచభిః పురుషైరభ్యోహతి సంభవ్యంతే దశాక్షరో వై పురుషో యావామేవ పురుషస్తగ్గస్పృణోత్యథో దశాక్షరా విరారన్నం విరాజ్యాజ్యేవాన్నాద్య ప్రతిష్ట భవంతి షట్పురేషాణి ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి ోమ్రలోహిత కర్కంధురోహిత్రాజాపత్యాభ్రుణవృశ్రుకమభ్రుక్షేరౌద్రాశ్వేతశ్వేతాక్షేతగ్రీవస్తేపదేవత్యా వృష్టిస్తిరస్తేన వృష్టిరోర్ధవృష్టిస్తే ఫల్గోర్లోహితోర్నేవ రక్షేతా సారస్వత్య పృషదే స్థూలపృషదే క్షుద్రపృషదే తావైష్మదేవ్యస్తిస్రశ్యామాషాష్ణ్యస్తిస్రోహిణే వశా మైత్రియ ఐంద్రావారహస్పత్యా అరుణనామాస్తూపరా శితి బాహురన్యతశితి బాహు సమంత్రశితి బాహుస్తైంద్రవాయవాశ్చితిరంధ్రాన్యతశితిరంధస్తమంత్రశితిరంధస్తే మేరావరుణాశుద్ధవాలస్వర్వశుద్ధవాలో మణివాలస్తాశ్వినాశ్రశ్యుక్తావశావైష్దేవ్యశ్చిశ్రశ్వేనే పరమేక్షిణే గోమాపోష్ణా శ్యామలనామాస్తూపరాః ఉన్నతర్షభో వామనస్తైంద్రావరుణాశ్రిభత్తైంద్రావాచిత్యోష్ఠశ్రిభ్రస్తైంద్రావేష్టవాస్తిస్రశ్రిధ్వామశావైష్కర్మణ్యస్తిస్రోధాత్రేపృషోదరా కర్ణాస్త్రయో సౌమ్యాస్త్రయశ్విలింగాగ్రయ్యవిష్టాయత్రయోణగుణాస్తిస్రోహిణేస్త్రవ్యస్తావసూనాస్త్రోణాదిత్యౌక్యస్తా రుద్రానాగం సోమేంద్రవభృణామాస్తూపరా శుంఠాస్త్రయో వైష్ణవ అధీరోధకర్మాస్త్రయో విష్ణవరుక్రమాయ సుజిరస్త్రయో విష్ణవరుగాయ పంజాబేస్తిస్రాదిత్యానాంద్రవత్సాస్తిస్రాంగిరధామైరావేష్ణవా గౌరవరామాస్తూపరాః ఇంద్రాయత్రయశ్రీ పృష్టా ఇంద్రాయాధిరాజాయత్రయశ్రీకుల ఇంద్రాయ స్వరాజ్ఞేత్రయశ్రీ భదరస్తిస్తస్తుర్యోక్యస్తాధ్యానాష్టోక్యో విశ్వేదాన్ దేవానామాజ్ఞేంద్రా కృష్ణనామాస్తూపరాః అదిత్యే త్రయోరోహిత ఇంద్రాణ్యే త్రయ కృష్ణైతా కుహ్వే త్రయోర్ణైతాస్తిస్రోధే నవో నాకాయే త్రయోనడ్వాహశ్విని బాల్యా వైష్ణవా లోహితలలామాస్తూపరాః సౌమ్యాస్త్రయపిషంగా సోమాజరాజ్ఞే త్రయస్వారంగా పాంజ్ఞానభోరూపాశ్రోజామలహా ఇంద్రాన్నే తిశ్రోమేష్ట్యాదిత్యాద్యా వా పృథివ్యా బాలంగా స్తూపరాః వారుణాశ్రయ కృష్ణలలా భావరుణాయ రాజ్ఞే త్రయోహితలలా భావరుణాయ నిషాదసే త్రయోరుణలామాశిల్పాశ్రియా వైశ్వదేవాస్తయ పృష్టయ సర్వదేవత్యా ఐంద్రాసూరాశ్వేతలలామాస్తూపరా సోమాయ స్వరాజ్ఞే నో వాహావరద్వాహావింద్రాజ్ఞిభ్యామో జ్యోతాభ్యాముష్టారావింద్రాజ్ఞిభ్యాంబలదాభ్యాగుంశైరవాహావేద్వేధేన భౌమి దిగ్భ్యోమణవేద్వేధేన భౌమి వైరాజే పురుషేద్వేధేన భౌమి భాగవ ఆరోహణ వాహావనద్వాహో వారుణే కృష్ణే వశ అరాడ్యో దివ్యాముఢభౌ పరిమరౌ ఏకాదశ ప్రాతర్గమ్యా పశవాలభ్యందేశకల కల్మాడక్కిదేవిదేకస్తే ప్రాష్టా సౌరేర్ణవ శ్వేతావశానుబంధ్యాభవంత్యాగ్నేయస్తే విశాలయోపాలభ్యందే విషంగాస్త్రయో వాసంతాః సారంగాస్త్రయోగ్రేష్మా పిడంతస్త్రయోగా పృష్టయస్త్రయశారదా పృష్టిసక్షాస్త్రయో హైమంతికా అవలిప్తాస్త్రయశైశిరాః సంవత్సరాయ వివక్షసః ఓం యో వాయుధా దేవతమగ్నిచిరతా దేవతాభ్యో విష్టదే పాపీయాన్ భవతి యో యథా దేవతన్న దేవతాభ్యావృష్టదేవశీయాన్ భవత్యాగ్నేయ్యా గాయత్ర్యా ప్రథమాంచుభిమృషే తృష్టుభా ద్వితీయాన్ జగత్యా తృతీయామనృష్టుభా చతుర్థే పంక్త్యా పంచమే యథా దేవతమేవాగ్నిచిరుతేన ప్రజాపతయేక్షాగ్నిర్చిత్యష్టాభిదస్తిష్ఠేన కృష్ణవుత్తరత శ్వేతో దక్షిణస్తాబాలభ్యేష్టకా ఉపదధ్యాదేతద్వై ప్రజాపతే రూపం ప్రజాపత్యోశ్వసాక్షాదేవ ప్రజాపతయే ప్రతి ప్రోచాగ్నించినో ేతద్వాన్నారోపయ్యేతదన్నారోపయ్యేతమశ్రమభిశ్వేతమోరాత్రాభ్యామేనం జనుతే హిరణ్య పాత్రం మధో పూర్ణం దాది మధవ్యోసానేది సౌర్యా చిత్రమత్యాపేక్షతే చిత్రమేవ భవతి మధ్యం దినే శ్రమవ్రాపయత్యసౌ వాత్రయింద్రజేష ప్రజాపతి ప్రజాపత్యో స్వస్థమేవ సాక్షాద్ధ్నోతి స్వామగ్నే వృషభంతేదానం పునర్యమానం జనయన్నుపాగా అస్థూరిణోగాలిభవత్యాని సంతు దిగ్మేన బ్రహ్మనాశగుంశిషాధి ృఢముపదాని మిథునమేవాజ్ఞే కరోతి ప్రజననాయ తస్మాూథేయోషభ సంవత్సరస్ ప్రతిమాయాసతే ప్రజాగం సువీరాశ్రమాయశ్నవతే ప్రజాపత్యామేతముపదధాయం వైరైకాష్టకాయదేవైకాష్టకాయామన్నం క్రియతే తదేవై ప్రజావరుంధయేదా వై ప్రజాపతే కామదుఘాతయైవ యజమానాముష్మిల్లోకే బిందుహేయేన దేవా జ్యోతిషోర్ధ్వాముదాయనయేనాదిత్యామసబోధేన రుద్రాః ఏనాంగిరసోమహిమానమానతస్తేనైకయజమాన స్వస్తి ్యోతిషోద్భావుదాయన్నిత్యక్షకుంభమిందయిష్టకాయేతావుపధత్తేవాస్పత్యాసుమష్టేషదాయుధాయశరయేయాయశతోదయభిమాదిశాహే శతయ్యాన శరతో అజీతానింద్రోణేషతురితాని విశ్వా ఏ దర్ పథయో దేవయానాంతరాద్యా వా పృథివీ వియంతి తేషాయోజ్ఞానమజేతి మావహ తస్మై నో దేవా పరిధత్తేహ సర్వే దేష్మా హేమంతపుతనో వసంత శరద్వర్షాస్తు పితన్నో అస్తు ఏషామృతో నాగం సజధారదానాన్నిపాదనే రామయే శ్యామ ఇదు వత్సరాయ పరివత్సరాయ సంవత్సరాయ కృతాభిషం నమః మయగుంసుమతో యజ్ఞానాంజోగజీతాహదాస్యామ భద్రాన్నశ్రేయస్తమనేష్టతే భాస్మిజోవశేషమశీమహిత్వాయోభోక్పితోమిషస్వసంతోకార్యతనువేస్యో నః అజ్ఞానీరేతా ఉపదథాక్తేతా వై దేవతా అపరాజితాస్తాదేవ ప్రవిశతి నైవ జీయతే బ్రహ్మవాదినా వదంతే దగ్ధమాసా మాసా ఋతవః సంవత్సరమోషధే పజంతరకస్మాదన్యాభ్యో దేవతాభ్యాగ్రేణ నిరూప్యేతా హి తద్దేవతా ఉదయనయదుర్భ్యో నిర్వపేద్దేవతాభ్య సమదందభ్యాదాగ్రేణ నిరూప్యేత ఆహుతేర్జుహార్ధమాసా దేవమాసా సంవత్సరం రేణాదిదేవతాభ్య సమదం దధాతి భద్రాన్నశ్రేయ సమనేష్టదే భాగిత్యాహుతాజమానస్యాపరాభావాయ ఇంద్రస్య వజ్రోజివార్తగ్నస్తనోపాన ప్రతిస్పశః యోన పురస్తక్షిణత పశ్చాదుత్తరతో భాగరపితాసత్తేతకం సోష్మానమృచ్చతో దేవాసురాసంతేసురాజిఘ్యాపాసంతతాన్ దేవాయుష్పాజవజ్రేణ చాపానుదంతయద్వజ్రీరుపదధారేష్పా దైవతద్వజ్రేణ గజమానభ్రాతృవ్యానపనుదతే దిక్షోపదధారి దేవ పులారేవైనాస్తనోపాణే పర్యోహదేర్గా విష్ణోరజోషసేవాబద్ధందు వాంగిరః దుర్నేర్వాజేభిరాగతం బ్రహ్మవాదినా వదంతి యన్న దేవతా హేజుఃపత్యథకిం దేవత్యావసోర్ధారేత్యగ్రవస్తస్తైకాధారాగ్రావేష్ణవ్యర్చావసోర్ధారాయ నైవైనోసమర్థయత్యసో ఏతామేవాహుతిమాయరేందరాదియత్కామయేనాంజోజితదేవావృంధే రుద్రోమాయేడయనగ్నస్తస్తైకేతనవో ఘోరాణ్యా శివాన్యాయక్షత రుద్రీయం జుహోదేవాస్య ఘోరాపనోస్తాంతేణ శమయతియద్వసోర్ధారాంజుహోదేవాస్య శివాతనోస్తాంతేన ప్రేణాదియోదేవ సోర్ధారాయే ప్రతిష్టాం వేద ప్రత్యపతిష్టతి యదాజ్యముచ్ఛిష్టం బ్రహ్మవదనం పదే బ్రాహ్మణాశ్చత్వార ఖలు ప్రతిష్టాభిరేవమానాముష్ణుల్లోకేందుహే కీర్తింజో విమనసా హృదయేనేహుదుర్వైష్కర్మణేనైనంజ్ఞానం భాద్రవ్యోభ్రాచో దేవత ఏవృంభే జ్ఞేతపద్యేది పంచాజుహోజి పంచాహుత్యాయజ్ఞముఖమారభతే సప్తదే అగ్నేతమిధ సప్త జిత్వాహోత్రేవృంధేభ్యోపాగధేజమిక్షమానస్తా భాగేయం ప్రాయచ్చన్ నేద్వా అగ్నిహోత్రమేతరి ఖలు వాతో జాతమేదప్రేణాధిపతీయాన్భవతి బ్రహ్మవాదినా వదంతేకార్ఘవత్యీయతే చక్వాణీయ బ్రూయాభ్యో దేవతాభ్యో జుక్పతి ఏం విద్వాన్ సాక్షాదేవదేవతాయమవతిమవేష్టేమర్చాశ్రవానాముత్తమశ్లోకాస్తు భరతం పశ్యంత ఉపదేతుల్రేతమో దీక్షామృగస్సు అర్విద క్షత్రంబనమోజశ్చ దాతంతరస్మై దేవాభిషన్నమంతో ధాతా పరమోద సంరక్ ప్రజాపతి పరమేష్ఠీ విరాజా స్వాభాశ్చందాగంశిగోమాహేతస్మై రాష్ట్రమభిజన్నమామ అభ్యావక్తమేతరాగమయూసాస్తాధిపతిర్వోస్తాశ్చేవాసర్వే రాష్ట్రభృతేతావాగ్నేస్థితిరాష్ట్రభృత్తేవాస్మిన్ దాతి రాష్ట్రమేవ భవతి నాస్మాద్రాష్ట్రం భృగంశతే యథా వై పుత్రో జాతో మ్రియత ఏవం వారేణం మ్రియతే యస్యాగ్నిరుక్ష ఉద్వాయ ప్రియందం మంచ్యం కుర్యాద్ విచ్ఛిన్యా భ్రాతృయమస్నేదనయే స ఏవ పునః పదే యస్మాదేవైన యోనే జనయతి నాస్మై భ్రాతృవ్యం జనయతి తమో వారేణం గ్రంథాది యస్యాగ్నిరుక్ష ఉద్వాయతి మృత్యుస్తమ కృష్ణం వాద కృష్ణాధేన దక్షిణాతమసైవ తమో మృత్యువమహరే హిరణ్యం దాదిజ్యోతిరు వై హిరణ్యం జ్యోతిషైవ తమోపహతే థోతేజో వై హిరణ్యం తేజదేవాత్మం ధత్తే సువర్ణ ఘర్మ స్వాహా సువర్ణార్క స్వాహా సువర్ణ శుక్ర స్వాహా సువర్ణ జ్యోతి స్వాహా సువర్ణ సూర్య స్వాహాత్మో వారేటగిరసావాదిత్యోశ్వమేధో ఆహుయేర్జుహోర్కాశ్వమేధయో రేవ జ్యోతిగం విజం దేన అర్కాశ్వమేధీయస్థేతాపోవాయిదమగ్నేతమాజేత్సేతాం ప్రజాపతి ప్రథమాంజిమపశ్చత్తాముపాధత్తతమభవత్తం విశ్వకర్మా ప్రవేదు మత్వా యానేతి నేహలోకోస్తేత్యబ్రవేత్సేతాం ద్వితీయాంజిమపశ్చత్తాముపాధత్తతదంతరిక్షమభవత్సరేజ్ఞ ప్రజాపతిమప్రవేదు మత్వా యానేతి నేహలోకోస్తేత్యబ్రవే స విశ్వకర్మాణమ్రవేదు మత్వాజానీతిపేష్యసిశ్చాభిరిత్యబ్రవేత్తం దిశ్యాభిరుపేత్తాపాధత్తతాదిశో భవాన్ సమరమేష్ఠే ప్రజాపతిమ్రవేదు మత్వాజానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్ స విశ్వకర్మాణం చ యజ్ఞం చాభ్రవేదుపభావాజానీతి నేహలోకోస్తేత్యబ్రూతాగుంసేతాన్ ముపాధత్తదసాభవత్సహాదిత్య ప్రజాపతిమ్రవేదు మత్వాజానీతి నేహలోకోస్తేత్యబ్రవేత్స విశ్వకర్మాణైత యజ్ఞం చాభ్రవేదుపవామాజానీతి నేహలోకోస్తేత్యబ్రూహాగుం సపరమేక్షిణమ్రవేదు మత్వాజానీతి కేన మోపయిష్యసీతి లోకం ప్రణయేత్యబ్రవేత్తం లోకం ప్రణయోపయేత్తస్మాదయాదాన్ని లోకం ప్రణాజాతాక్యసావాదిత్యస్థానషో బ్రువన్నుపమాగామేతి కేన ఉపేక్ష్యథేతి భోమ్నేత్యబ్రువన్నాభ్యాం చిదేభ్యాముపాయాన్ సమంజలిదే కష్టమపద్యతేవం విద్వానగ్నిం చలితే భూయానేవ భవత్యభీమాన్ లోకాంజేది విజురేణం దేవ అథో ఏతాసామేవ దేవతానాగుంసాయుజ్యం గచ్చతి అగ్నిరగ్నిచిత్పక్షిణోస్తమేమాగ్నిమద్యాదాచే సంవత్సరం వ్రతం చ సంవత్సరం హి వ్రతం నాది పశుర్వాహేరగ్నిస్తి ఖలు వైదం పశుర్యేహం పురస్కారాగుపచర్య ఆత్మోహికం జాయే తేజో తేజో మే యక్ష పృథివీ యక్ష పృథివీవాహిజ్యో ేక్షాంతరిక్షాన్మాహేతాభిర్వాయిమే లోకాయమానా ఉపధారిరణ్యకా ఉపదధారీమే లోకా స్వయమాదర్ణా జ్యోతిర్హిరణ్యస్వయమాదర్ణా ఉపధారిరణ్యకా ఉప ీమానేవేతాభిర్లోకాన్ జ్యోతిష్పద కురుతే ఏతాభిరేవాస్మాజిమే లోకా ప్రభాంతిగాస్తేహ్నేర్గేరుజవ్యజోజివమాతన్మందిరస్పృభిః తాభిః సర్వాభిర్జేజనాయనస్కృతి యావో దేవాస్ సూర్యేర్చోగోష్ష్పే ప్రియారుతః ఇంద్రాభిస్తర్వాభిర్జన్నో ధత్త బృహస్పతే ఋతర్ణోధే బ్రాహ్మణేషు చంభాజసునస్కృతి ఋతం విశ్వేషు శూద్రేషు మయిధే ఋచాగుతం ేధావాగ్నిత్యానస్ంద్రియం గచ్చత్యగ్నిం వాచితమీజానం వాయదేతాత్మన్నేవైంద్రియం ధత్తయేశ్వరో వాయేదాత్మార్యోన్మన్నధిక్రామజగత్వాజాభిబ్రహ్మణాబంధవానిజివారుణ్యర్చాజుగుయాక్షాంతిరేవైరాగ్నేర్గుప్తిరాత్మనోహవిష్కృతో స్కందేవ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్యాణ్య ఆత్రస్య వసంతశిరాగ్రేష్మా దక్షిణ పక్షా వర్షా పుచ్చకం శరదుత్తర పక్షాభేమంతో మధ్యం పూర్ణపక్షాశ్చితయోపరపక్షా పురేషమహోరాత్రామేష్టకాయేషమాద్యుస్థాయేమం వేధర్మరుతురస్మై కల్పమానవేద ప్రత్యేవ తిష్టతి ప్రజాపర్వాదం జ్యేష్ఠకామాగచ్చేమం విద్వానగ్నిమితే జ్యేష్టమేవ గచ్చతి యథాకూరాత్ సమసస్కాద్భుతో వా మనసో వా సంభృతం చక్షుషో వా తమన ప్రేహ సుగతస్య లోకయ్యద్వర్షయ ప్రసమయాయే పురాణాః ఏకం తథస్థపలితే దామియమావహాక్షేమహిం జాతవేదాః అన్వాగంతా యజ్ఞపదర్భో అంతనర్గస్పజానీత పరమేవ్యోమన్ జానీతాదేనం పరమేవ్యోమన్ దేవాః స్వరస్థా విదరూపమస్య ృష్టాభూత్తేరస్మై సంరక్షమను సంప్రజాతాగ్నే పథో దేవయానాహంక్రధ్వం అస్మిన్ సహస్తే అభ్యుత్తరస్మిన్ విశ్వే దేవామిజమానశ్చ సీదత ప్రసరేణ పరిధినాః సుదావేద్యాజపరిహిషాః ఋతేమై యజ్ఞం నోపహసువర్దేవేషు గంతవే యత్పరాదానైయద్దత్తయ్యాచదక్షిణా తదగ్నిర్వయేష్కర్మణస్వర్దేవేషు నో దధతే ఏనా సహస్రం వహసి ఏనాగ్నే సర్వవేదసం ఏనేమై యజ్ఞం నామహసువర్దేవేషు గంతవే ఏనాగ్నే దక్షిణా యుక్తా యజ్ఞం వహంతి త్విదః తేనేమై యజ్ఞం నామహసువర్దేవేషు గంతవే ేమై యజ్ఞన్నామహసువర్దేవే జుగంతవే యత్ర ధారా అనపేతామధోర్ఘతస్య జయాః తదగ్నిర్వయేష్వకర్మణస్సువర్దేవేషు నో దధతే యాస్తే అగ్నే సమిధో యా నిధామయా జిహ్వాజాతవేదో యో అర్చిః ఏతే అగ్నే మేణ యోజయందస్తేభిరాత్మానంజనః ప్రజానన్ ఉత్సరన్న యజ్ఞో వా ఏలయరగ్నః కిం వా హైరస్య క్రియతే కిం బాణేద్వా అద్భర్యరగ్నేశ్చిన్వన్నంతరేత్యాత్మనో వైతదంతరే యాస్తే అగ్నే సమిధో యా నిధామేత్యా హైషా వా అగ్నే స్వయం చిదిరగ్నిరేపదరగ్నిం చి నో దినాద్భర్యరాత్మనోందరేజిరస్రాధా ప్రచరన్వగ్నే ఇమన్నో యజ్ఞం నైర ప్రజానన్ ఘతం పిన్వన్న జనకం సుమేహం బ్రహ్మతమిద్భవద్యాహుదీనా సువర్గాయమాయేషు లోకాయోపధీయతే యత్తోర్మశ్చతస్రాజా ప్రజలన్ అగ్నేత్యాహుదిషేవేదేన ప్రజానాజీమన్నా యజ్ఞం నయత ప్రజానన్నిత్యాహుసువర్గస్య లోకస్యాభిరేత్యే బ్రహ్మతమిద్భవద్యాహుదీనా నిత్యాః బ్రహ్మణా వే దేవాస్వర్గం లోకమాయ బ్రహ్మణ్ ప్రత్యపదధారి బ్రహ్మణైవ దత్యజమానస్వర్గం లోకమేది ప్రజాపధర్వాణేనగ్నిస్తస్య ప్రజాపదవచ్ఛందాగం రూపకం దర్భాణమన్నారిత్రకాణాయోగేనైవ ప్రజాం వశోన్ఛందాగస్య వరుంధేథో ప్రజాభ్యదేవేణం వశుభ్యశ్చందాభ్యవరుభ్యజనతే మరిగృహ్ణామ్యగ్రే అగ్నిగం రాయస్వాషాయు ప్రజాస్వాయుర్యాయ మయి ప్రజా మయి వర్జో దామ్యేష్టాశ్యామతనువాసువీరా అగ్నిపితలో హృత్స్వంతరమర్త్యోమర్త్యాగం ఆవివేశ తమాత్మన్ పరిగృహ్ణేమహే మయం వాసో అస్మాగం అవహాయ పరాగాద్ యదర్యురాత్మన్నగ్నిమగృహేత్వాగ్నిజాగ్నిస్తమేజమానాయోపతిష్టంతే వక్రాముకాస్మాత్వజవస్యర్మయ గృహ్ణామ్యగ్నే అగ్ని విద్యాత్మన్నేవ స్వమగ్నిందాధారణాస్మాపక్రామంతి బ్రహ్మవాదినా వదంతి మృత్యాపశ్చాగ్నేరహాస్మాత ప్రజాపతిరగ్మశిస్మాత్సృష్టాద్రవర్తస్మాశ్వం ప్రత్యాసక్షిణావర్తరతస్మై వృష్ణిం ప్రత్యాస ప్రత్యంగావర్తరతస్మాఘం ప్రత్యాసంగావర్తరతస్మై భస్తం ప్రత్యాసూర్ధ్వద్రవర్తస్మై పురుషం ప్రత్యాశ్యపదధారి సర్వదేవై నమ మరుభ్యజనతయేనా మండోకాంజంభ్యభిరాతకాన్ ఖాదేనోర్జగం జగం సూదేనారణ్యంజాంబీలేనమలం వస్తేభిశర్కరాభిరవకామవకాభిః శర్కరాముత్సాదేన జిహ్వామవక్రందేన తానుపుంసరస్పతీం జిహ్వాగ్రేణ ేణోష్టేణోకాశం ప్రకాశేన వాక్యగ్రస్తనయత్రుర్బాధేన దోర్యాగ్నేభ్యాం విద్యోకనానకాభ్యామసనిం మస్తిష్కేణ బలం మజ్జభిః కూర్మాంశభైరక్షలాభిః కవించలాన్ సామకుష్ఠిగాభిర్జపంజంగాభిరగంజానుభ్యాం వీర్యం గుహా నిర్జాల్మకేన శేష్ణాభ్యుగమానదేన చిత్తం మన్యాభిః సంక్రోధాన్ ప్రాణే ప్రకాశేన పదంబరాకాశేనాంతరాంశకాంతే దైరింద్రజ్ఞస్వపసామహేన బృహస్పతికం శకుని సాదేన రథముష్టిహాభిః మిత్రవరుణో శ్రోణేభ్యామింద్రాగ్నిఖండాభ్యామింద్రా బృహస్పతి ఓరుభ్యామింద్రా విష్ణో అష్టేవద్భ్యాగం సవితారం పుచ్చేన గంధర్వాంక్షేపేనాప్సరసో ముష్కాభ్యాం పవనాం వాయునా పవిత్రం పాత్రాభ్యామాక్రమణగ్స్థూలాభ్యాం పరిక్రమణం పుష్టాభ్యాం ఇంద్రస్య క్రోడో నిత్యే పాయస్యం దిశాన్ చక్రవో జీవోతాన్ హృదయోపశాభ్యామంతరిక్షం పురితానుభవతర్యేణేంద్రాణేంద్రావన్మేకాన్ ప్రోమ్నా గిరేం రాశుభిః సముద్రముదరేణ వైశ్వానరం భస్మనా ఓష్ణావరిష్ఠురంధారే స్థూరగుణాదత్వాన్ గుణాభిరథోన్ పృష్ఠే సత్యమం పృష్ఠేన వసూనాం ప్రథమాకేకసా రుద్రాణాం ద్వితీయాదిత్యానాం తృతీయాంగిరసాం చతుర్థీరాధ్యానాం పంచమే విశ్వేనాం దేవానాగం షష్ఠీ ేవాభిర్నిర్యమస్తభిరింద్రగ్రస్వసామహేన రుద్రస్య విజనస్కంధోహోరాత్రయోర్ధమాసానాం చతుర్థరుతూనాం పంచమః సంవత్సరస్య షష్ఠః ఆనందం నందసునాకామం ప్రత్యాదాభ్యాం భయగంశదేవభ్యాం ప్రసిదం ప్రసాదాభ్యాగం సౌర్యాచంద్రమసామృత్యాభ్యాగశ్యామదవనోదశాభ్యాం దృష్టిగౌరూపేణం రక్త్యమరూపేణ అహమాగుంసేన రాత్రిం పీపసాపయోషేణ ఘతగౌరదేణ శ్యాం వదగా దోషేకాభిక్రాతు నిమస్సుభిక్ష్వాందివగం రూపేణ నక్షత్రాణి ప్రజరూపేణ ప్రజవేచ్ఛర్మణా క్షపేచ్ఛవ్యోపాకృతాయ స్వాహా లబ్ధాయ స్వాహా హుతాయ స్వాహా అగ్నే పక్షరస్పత్యే నిపక్షరి స్తోమస్తృతీయాపాయోషీనా పంచమేదం వత్సరస్యే మరుదాగం సప్తమే బృహస్పతే అష్టమే మిత్రస్య నవమే వరుణస్తమేంద్రస్యైకాదశే విశ్వేదాం దేవానాం ద్వాదశే ద్యావాదుర్గా పార్శ్వయమస్య పాండూరా పక్షస్తరస్పదో నిపక్షంద్రమతృతీయా నక్షత్రాణాం చతుర్థేదమిదః పంచమే రుద్రస్య షష్ఠే సర్పాణాగం సప్తమ్యర్యం నోష్టమే త్వష్టన్నవమే ధాతుర్దశమేంద్రాణ్యాదశ్రీత్యే ద్వాదశే ద్యావాపృథివ్యాః పార్శ్వయ్యమ్యే పాదూరః పంథావనవృద్ధ్యాగం సంతరిగ్నస్నావన్యాభ్యాగం శుకాన్ పిత్తేన హరిమాణై యజ్ఞాహరేక్షణాన్ పాపవాదేన కోష్మాంఛకభిస్స వర్తాలో బద్ధేన శునోభిషసనేన సర్పాన్ లోహిత గంధేన వయాగం జివక్వగంధేన పిపీలికా ప్రసాదేన క్రమేణ్యక్రమే ద్వాదే విశ్వే దేవైర్యజ్ఞే సంవిధానః సనోనయసు కృతస్య లోకం దస్య దేవయగ్స్పథయామదేవస్తే పృష్టం పృథివీ రథస్థమాత్మాంతరిక్షం సముద్రో యో నిస్తూర్యస్తే చక్షుర్వాద ప్రాణశ్చంద్రమా శ్రోత్రం మాసాశ్చార్ధమాసాశ్చ పర్వాంగాని సంవత్సర మహిమా అగ్ని పశురాజేనాయజంతసేతం లోకమజయ్యస్మిన్నగ్నిస్తే లోకస్తంజేషాపజిఘ్రవాయ పశురాజేనాయజంతసేతం లోకమజయ్యస్మిన్ భాయస్తే లోకస్తస్మాత్వాంతరేష్యాభిగతినామజిఘ్రస్యాదిత్య పశురాజేనాయజంతసేతం లోకమజయ్యస్మిన్నాదిత్యస్తే లోకస్తంజే పంచమకాండ సమాప్తః షష్ఠకాండ ప్రారంభః. మనుష్యాదిశోభ్యభజంత ప్రాచీన్ దేవాదక్షిణాపితర ప్రతీకే మనుష్యాదేకం వృద్ధాయ ప్రాచీనవగుం శంకరోజి దేవలోకమేవ దద్యజమాన ఉపావర్తదేవదిశ్రయత్యంతరిహితో హి దేవలోకో మనుష్యలోకాన్నాస్మాన్ లోకాత్ స్వేదవ్యమివేత్యాహ కో హి తద్వేదయజ్ఞమస్మిన్ లోకేస్తి వానవేది విశ్వదే కాశాంకృభయోన్ లోకయోరభిజిత్తే కేశస్పశ్రువపదే నఖాని కృందతే మృతావారేణాత్మకమేధ్యాయత్యేకస్పశ్రుమృతమేవత్పదమేధ్యామపహత్తయజ్ఞోభూత్వా మేధముపేతంగిరసస్సు వర్గం లోకయ్యంతోప్సుదేక్షాతపసి ప్రావేదరన్నప్సుస్నాదిక్షాదేవదేక్షాతపసి అవరుంధే తీర్థే స్నాది తీర్థేతాన్ ప్రావేదరన్ తీర్థే స్నాది తీర్థమేవ భవత్యపోశ్నాత్యంతరత ఏవ మేధ్యా భవతి వాసదాదేక్షైరి సౌమ్యం వై క్షోమం దేవతయా సోమమేత దేవతముపైతి యోదీక్షతే సోమస్య తనోరసీమం మే బాహేత్యాహ స్వామేవ దేవతముపైత్యసో ఆశమేవేతామాశాస్తేజ్ఞే స్పూషాధానం పాదపానం పితృణాన్ నేవిరోడధీనా ప్రఘాతాదిత్యానాం ప్రాజీనతానో విశ్వేదాం దేవానామోదం నక్షత్రానామతికాశాస్తద్వా ఏతత్సర్వదేవత్యయ్యద్వా సోయద్వా సదాదేక్షయతి సర్వాభిదేవైనం దేవతాభిర్దేక్షయతి బహిః ప్రాణో వై మనుష్యస్తస్యాశనం ప్రాణాశ్రాదిత ప్రాణ ఏవ దేక్షదాదిత్యావానేవాస్య ప్రాణస్తేన సహ మే సమపేతి ఘతం దేవానాం నిష్పక్వం మనుష్యాణాం తద్వా ఏతత్సర్వదేవత్యయ్యన్నవనీతయ్యన్నవనీతేన భ్యంతే సర్వా ఏవ దేవతా ప్రేణాది ప్రచ్యుతో వా ఏషోస్మాన్ లోకాదగతో దేవలోకయ్యో దీక్షితోందదేవ నవనీతం తస్మాం నవనీతేనాభ్యంతే యజుషావ్యావృత్యా ఇంద్రో వృత్రమహంతస్య కనేలికా పరాపదత్తదాంజనం భవద్యదాం చక్షుదేవ భ్రాతృవ్యస్య వందే దక్షిణం పూర్వమాంతే సవ్యగం హి పూర్వం మనుష్యా ఆంజతే నిధావతే నేవహి మనుష్యా ధావంతే పంచకృత్వాంతే పంచాక్షరావంతి పాంతో యజ్ఞో యజ్ఞమేవరుంధే పరిమితమాం పవిత్రమదే పవిత్రేణయస్పైకం పునేతచ్చరేణమిత్యాహాసితమే